ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. వాడు బ్లడ్ వాళ్ళగే బి నెగటివ్. వాడు నరాలు నరాలు కావు. హై టెన్షన్ వైర్లు. అందరికి ఉండే నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే వాడి 42 సార్లే కొట్టుకుంటారు. నెపోలియన్ హార్ట్ అంటారు. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వాడికి రాదు, వాడి వల్ల ఎదుటోడికి వస్తుంది. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ సేద్దాం చూస్తున్నాడు ఎప్పటికీ అర్థం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. విశ్వామిత్ర గోత్రస్య శక్తియస్య ఎలాంటి విత్తమైన విత్తమైన గుమ్మ గుమ్మ విసిరే మొక్కు చోటి.